అతిమాత్రమవర్ధనం తనోదేవలివమస్పృశన్ భృగం హింసిత్వాభవన్ ఏ బృహత్సామానమాంగిరసమార్పాయం బ్రాహ్మణం జనాః బ్రాహ్మణం ప్రత్యేవన్యేవాస్మిన్ శుల్కమీషే అస్నస్తే మధ్యే తుల్యాయాఖ్యేషాన్ ఖాదం తాసతే బ్రహ్మ కవీ పచ్యమానాజా వత్సాభిషంగహే తేజో రాష్ట్రస్య నిర్ఘం దినమేరోజాదేవిషా క్రూరమస్యాశతనం దృష్టం పీశీమవస్యతే క్షీరయ్యీయతే తద్వై పితృషుర్గ్రీడం ఉగ్రో రాజా మన్యమానో బ్రాహ్మణయో నిరసతి పరాతచ్ఛిచ్యతే రాష్ట్రం బ్రాహ్మణోయత్ర జీయతే అష్టాపాయీచతురక్షీయతశ్రోత్రాచతుర్హో ద్వ్యాస్యాద్వినిర్మా భూత్వా సా రాష్ట్రమవధూరుదే బ్రహ్మజ్ఞస్య తద్వై రాష్ట్రమాశ్రమం భిన్నామీవోదకం బ్రహ్మాణం యత్ర హింసం తిరద్రాష్ట్రం హంతి దుక్షురా తం వృక్షాపాసయతంతి ఛాయాన్నోమోపగాయితి యో బ్రాహ్మణస్య సద్ధనమభిరారదమ్యతే విషమేతద్దేవకృతం రాజావరుణోబ్రవీత్ న బ్రాహ్మణస్య గణాంజగ్వా రాష్ట్రే జాగరశ్చ నదైవతారమతయోరాభోమిర్వ్యధోరుత ప్రజాహ్యం సేత్వా బ్రాహ్మణేవ సంభవ్యం వరాభవన్ యాం మృతాయా బంధంతి గోత్రం మదయోవరణి తద్వై బ్రహ్మజ్ఞలే దేవోపస్తరణమృవన్ ఆరోణింగపరమాణస్య జాని జీతస్య వృతో తం వై బ్రహ్మజ్ఞలే దేవాం భాగమధారయన్ ఏన మృతం శ్రవయన్ దిష్మశ్రోణేనోందతే తం వై బ్రహ్మజ్ఞలే దేవాం భాగమధారయన్ వర్షం మైత్రావరుణం బ్రహ్మజ్ఞమభివర్షతి నాస్మై సమీరే కల్పతేన మిత్రం నేవం ఉచ్చైర్ఘోషోదం దుభిస్తత్వనాయం వానస్పత్య సంహృతముశ్రియాభి వాజం శృణు భానో దమయన్ సభర్నా సింహైవ్యన్నభితం స్తరీ సింహజీవాస్తాయోగమద్వృతమివ వృషాత్వం భద్రాయస్తే సమద్రాంద్రస్తే సుష్మా అభిమాది వృషేవ యోజే సహసా విధానో గవ్యన్నభిలోపదనాది శుచా విధ్యయం వరేషాన్ రచ్యోదాయం సంజయం మృతనామోర్ధ్వమాదుర్భియాణ్యానోపభుధావిలక్ష్వ దైవీం వాచం దుందుభాగోరస్వేదాశత్రూణముపరస్వేదాః దుందుభేర్వాచం మృదతాం వదంతీమాషుంభతీనాధిఘోషబుద్ధా నాయే పుత్రం ధావతు హస్తర్యా విశ్రీభీతమరే ప్రధానాః పూర్వోర్ధుందుభే ప్రణాదాధివాచం భూమ్యా పృష్టేవాదరోజమానః అమిత్రసేనామాభిజంజయమానోమృతావరే అంతరే మేన భోస్తు పృథక్స్తేజంతు శీభం అభిక్రందస్తనజోద్విపాదశ్లోకం మిత్రూర్యాయశ్రద్ధి నీభిక్రత ప్రవాదాదివాచముద్ధర్షయసత్తనామాయోధారి ఇంద్రవేదీ సత్వనో నిద్వాయస్త మిత్రైన మిత్రాపవాజంగలీ సంగ్రంథన ప్రవరణో విష్ణురేణ ప్రలేన కృద్మహులాగ్రామఘోషీ శేలో వన్వాణో భజనాయ విద్వాహుభ్యో విహరద్రాయే శ్రేయకేలోయత్రీయా సంగ్రామయత్ సంశీతోది అంశోలీవ్యాధిషవేణే అత్రిం ద్రవ్యం దుందుభేదీ నిషాభిమాదిషాహో గవేషణ సహ మానవ ముద్దిత్ వాగ్మీణమంత్రం ప్రభాస్తవాచం సాంగ్రామనిత్యాదేశముద్రదేహ అచ్యుతచ్యుత్సమదోగమిష్ఠోర్ధోజేతాపురజేతాయోధ్య ఇంద్రేణ్యోదయోద్విషదాయ్యాశీభం విహేదయం నైవనస్యం మదామిత్రేషు దుందుభే విద్వేషం కష్మరం వయమమిత్రేషు జరద్భ్రశ్చ వీరాందుందుభే ఉద్వేపమానామరసా చక్షూషా హృదయే ధావంతుభ్యతో మిత్రాసే రాజ్యే హులే వానస్పత్య సంహృతౌ శ్రియాభిర్విశ్వగోత్ర తత్రాసమమిత్రేభ్యో మధాజ్యేనాభిగాయ యథా మృగాశ్రం విజంతరణ్యా పురుషాదహి ఏవాత్వందుభే మిత్రానభిక్రంధ ప్రత్రాసయాతో చిత్రాని మోహయ యథా మృగాదజావరోధావంది బహుర్భ్యాని ఆదిత్యక్షురాత్సవైరోధావత వత్సంగీరాజంతు విగలే బాహువీర్యోయముంద్రమరుద పృష్ణిమాన ఇంద్రేణి శత్రోర్ సోమో రాజావరుణో రాజా మహాదేవ ఉత వృత్తింద్ర ఏదేవేనా సూర్యేవసేత అమిత్రోజంత అగ్నిష్టమానమపరబాధత సోమాణ పూజదక్షోషోచానాపద్వేషాంసభుజాభవంతో అయ్యో విశ్వాం హరీనాం కృణోశ్యుచ్చోదయన్ అధాహితమన్నరదో హి భూజాధాన్యం గతనాం వాపరే ృషపారుషేయోధ్వంసీవారుణ తక్మానం విశ్వధారేణో మినమత్తమే శకంభరస్ ముష్టి పునరేతు మహావృషాన్ ఓకోస్ మోజవంత ఓకోస్ మహావృషాస్తాబల్ శ్రోత్రమిచ్చ ప్రపర్యాంతమన్వీమధోని మహావృషాన్ మోజరోగంధ్వద్ది పరేత్య ప్రైతాని తక్మనేమ్రో అన్యక్షేత్రాణి వా ఇవ అన్యక్షేత్రేణమసే వశీ సంవృయాసిన అభోద ప్రాగ్ధక్మానగమిష్యతి బల్హీకాం శీతోధోరూర సహ కాసారే భయ భీమాస్తే తక్మన్ హేతయస్తాభిస్తవైరంధిన మాస్మితాం సఖీం కురుత బలాసం కాసముద్యుగం మాస్మాతోర్వాణ్యే పునస్తత్మన్న బ్రువే తద్మంద్రమాత్రా బలాసేన పామ్నాభ్రాతృణ సహ గచ్చామరణంజనం ప్రతీజకం విసతీజం సదంతి ముదారదం తక్మానం శీతం రోరం గ్రయీష్మం నాదయవాశీతం గంధారిభ్యో మోజమద్భ్యోంగేభ్యో మగధేభ్య ప్రైషంజనాశిమ్ పరీదేవీ సరస్వతి ఓదో మహీంద్రశ్చాగ్నిశ్చక్రిభయమి అస్ేంద్రకుమారశ్చక్రిధర్మే హదా విశ్వాగ్రేణ యో అసర్పతిజో నాదే పరిసర్పతి గదాయోమధ్యం గచ్చంభయామసి స్వరూపౌద్వ విరూపౌద్వ కృష్ణౌద్వ బభ్రశ్చ బభ్రుగర్ణశ్చేహతామయశ్రితి కక్షాలే కృష్ణాశ్రీతి బాహవ విశ్వస్తాంజంభయామసి ఉత్పురస్తాత్సూర్యేది విశ్వదృష్టో దృష్ట దృష్టాంశ్చగ్నిం న దృష్టాంశ సర్వాంశ ప్రవృణంగిమీరేవాదలే జక్కాశీ పవిత్రుతా దృష్టశ్చ హన్యతాంజమీరుతా దృష్టశ్చ హన్యతాం హతో శక్రిమీనాం హతో నిమోద సర్వాన్నిమశ్మకాగారం దృఢదా కల్వాం దివాన్ త్రిశీర్షాణం దృఢగుతం క్రిమిం సారంగూనం శృణామ్యస్య వృష్టేరవిశ్చా విదక్షిరా అత్రివద్దక్రిమయోహన్మిగం వరవజ్రవదగ్నివత్ అగస్త్యస్య బ్రహ్మణా సంతేరశ్మహం క్రిమే హతో రాజాక్రిమేణాముతేషాం స్థాపతిర్హత హతో హతమాదాక్రిమిర్హత భ్రాతా హతస్వాద హతాదోస్య వేషదో హతా సత్వరీ వేషద హతో యేక్షుల్లయీవతర్వేతేక్రిమయో హతా సర్వేషాం చక్రిమీణాం సర్వాసాం చక్రిమీణాం వినద్యశ్మ నాశిరోదాముఖం సవితా ప్రసవానామధీమతి సమావతో అస్మిన్ బ్రహ్మణ్యస్మిన్ కర్మణ్యస్యాం గోరోధాయామస్యాం ప్రతిష్టాయామస్యాం చిత్యామస్యామాగోచ్యామస్యామాశిష్యస్యాం దేవోత్యాం స్వాహా అగ్నిర్వనస్పతీనామధీమతి సమావతో అస్మిన్ బ్రహ్మణ్యస్మిన్ కర్మణ్యస్యాం పూరామస్యాం ప్రతిష్టాయామస్యాం చిత్యామస్యామాగోత్యామస్యామాశిష్యస్యాం దేవోత్యాం స్వాహా పృథివీదా త్రిణామధీపత్యేతే మావతాం అస్మిన్ బ్రహ్మణ్యస్మిన్ కర్మణ్యస్యాం పూర్వోధాయామస్యాం ప్రతిష్టాయామస్యాం చిత్యామస్యామాగోచ్యామస్యామాశిష్యస్యాం దేవహూత్యాం స్వాహా వరుణోపామదేవతి సమావతో అస్మిన్ బ్రహ్మణ్యస్మిన్ కర్మణ్యస్యాం పౌరోధాయామస్యాం ప్రతిష్టాయామస్యాం చిత్యామస్యామాగోత్యామస్యామాశిష్యస్యాం దేవభూత్యాం స్వాహా మిత్రవరుణో వృత్యాధిపతేతౌ మావతాం అస్మిన్ బ్రహ్మణ్యస్మిన్ కర్మణ్యస్యాం పూర్వోదాయామస్యాం ప్రతిష్టాయామస్యాం చిత్యామస్యామాగోచ్యామస్యామాశిష్యస్యాం దేవహూత్యాం స్వాహా మరుదః పర్వతానామధీపతేవావంతో అస్మిన్ బ్రహ్మణ్యస్మిన్ కర్మణ్యస్యాం పూర్వోదాయామస్యాం ప్రతిష్టాయామస్యాం చిత్యామస్యామాగోత్యామస్యామాశిష్యస్యాం దేవహూత్యాం స్వాహా సోమో విరుధామధీపతి సమావతో అస్మిన్ బ్రహ్మణ్యస్మిన్ కర్మణ్యస్యాం పూర్వోదాయామస్యాం ప్రతిష్టాయామస్యాం చిత్యామస్యామాగోచ్యామస్యామాశిష్యస్యాం దేవహూత్యాం స్వాహా బాలిరంతరిక్షస్యాధిపతి సమావతో అస్మిన్ బ్రహ్మణ్యస్మిన్ కర్మణ్యస్యాం పూర్వోదాయామస్యాం ప్రతిష్టాయామస్యాం చిత్యామస్యామాగోచ్యామస్యామాశిష్యస్యాం దేవహూత్యాం స్వాహా సూర్యశ్చక్షుషామధీపతి సమావతో అస్మిన్ బ్రహ్మణ్యస్మిన్ బ్రహ్మణ్యస్యాం వో రోధాయామస్యాం ప్రతిష్టాయామస్యాం చిత్యామస్యామాగోత్యామస్యామాశిష్టస్యాం దేవహూత్యాం స్వాహా. చంద్రమా నక్షత్రాణామధిపతి సమావతో అస్మిన్ బ్రహ్మణ్యస్మిన్ కర్మణ్యస్యాం పూరోధాయామస్యాం ప్రతిష్టాయామస్యాం చిత్యామస్యామాగోత్యామస్యామాశిష్టస్యాం దేవహూత్యాం స్వాహా. ఇంద్రోధిగోధిపతి సమావతో అస్మిన్ బ్రహ్మణ్యస్మిన్ కర్మణ్యస్యాం పూరోధాయామస్యాం ప్రతిష్టాయామస్యాం చిత్యామస్యామాగోత్యామస్యామాశిష్టస్యాం దేవహూత్యాం స్వాహా. మరుదాంబితావజో నామధిపతి సమావతో అస్మిన్ బ్రహ్మణ్యస్మిన్ కర్మణ్యస్యాం పూరోధాయామస్యాం ప్రతిష్టాయామస్యాం చిత్యామస్యామాగోత్యామస్యామాశిష్టస్యాం దేవహూత్యాం స్వాహా. మృత్యుప్రజానామధిపతి సమావతో అస్మిన్ బ్రహ్మణ్యస్మిన్ కర్మణ్యస్యాం పూరోధాయామస్యాం ప్రతిష్టాయామస్యాం చిత్యామస్యామాగోత్యామస్యామాశిష్టస్యాం దేవహూత్యాం స్వాహా. ఏవాస్మిద్వేణావధిపతి సమావతో అస్మిన్ బ్రహ్మణ్యస్మిన్ కర్మణ్యస్యాం పూరోధాయామస్యాం ప్రతిష్టాయామస్యాం చిత్యామస్యామాగోత్యామస్యామాశిష్టస్యాం దేవహూత్యాం స్వాహా. పిరపరేతే మావంతు అస్మిన్ బ్రహ్మణ్యస్మిన్ కర్మణ్యస్యాం పూరోధాయామస్యాం ప్రతిష్టాయామస్యాం చిత్యామస్యామాగోత్యామస్యామాశిష్టస్యాం దేవహూత్యాం స్వాహా. కదావరేతే మావంతు అస్మిన్ బ్రహ్మణ్యస్మిన్ కర్మణ్యస్యాం పూరోధాయామస్యాం ప్రతిష్టాయామస్యాం చిత్యామస్యామాగోత్యామస్యామాశిష్టస్యాం దేవహూత్యాం స్వాహా. తదస్తమాస్తే మావంతు అస్మిన్ బ్రహ్మణ్యస్మిన్ కర్మణ్యస్యాం పూరోధాయామస్యాం ప్రతిష్టాయామస్యాం చిత్యామస్యామాగోత్యామస్యామాశిష్యస్యాం దేవహూత్యాం స్వాహా. పర్వతాద్దివోజోనేరంగారంగాత్ సమాభృతం శయో గర్భస్థలేదోదాసరో వర్ణమివాదధత్. యథేయం పృథివీమణి భూతానాం గర్భమాదరే గర్భం తస్మై త్వమవాదే. గర్భం దేహి శ్రీమాలి గర్భం దేహి సరస్వతి గర్భం దే అశ్వినో భారత్రాముష్కరస్వర గర్భం దే మిత్రావరుణో గర్భం దేవో బృహస్పతి గర్భం దైంద్రశ్చాగ్నిశ్చ గర్భం ధాతాదధాతురే. విష్ణుయోనిం కల్పయదుత్కష్టారూపాణి పింశతు ఆసించద ప్రజాపగర్ధాతా గర్భం దధాతురే. యద్వేదరాజావరుణో యద్వాదేవీ సరస్వతి యైంద్రోవృత్రాయ తద్గర్భకారణం వివా గర్భోశ్వీనాం గర్భో వనస్పతీనా గర్భో విశ్వస్య భూతస్య గోహజ్ఞే గర్భమేహనా అరిస్కందవేదయస్వ గర్భాదేహియోన్యా ఋషాదివృష్ణ్యాం ప్రజాయామసి విజయవారే గర్భస్థేజో నివాసనా అదృష్టే దేవా పుత్రం సోమపాగోభయామినం పుత్రమాధే హిరశ మే మాసోదరే. యజోం యజ్ఞే సమిధస్వాహాగ్నిప్రవిద్దానియవోనిరక్తు ఇరక్తు దేవస్య విదా ప్రజానం నస్మిన్ యజ్ఞేన హిషస్వాహా ఇంద్రముక్షావదాన్యస్మిన్ యజ్ఞే ప్రవిద్వాన్యోరక్తు సుహిధస్వాహా ప్రైషా యజ్ఞే సుహిధస్వాహా శిష్టా పత్నీ సర్వః దేహయుక్తా ఛందాంసి యజ్ఞేవ రుదస్వాహా మాదేవ పుత్రం పీవృదేహయుక్తా ఏమగం బహిషా ప్రోక్షణేభిర్యజ్ఞందం బాణాదీ స్వాహా విష్ణుర్నరక్తుమగుధారమాంసస్మిన్ యజ్ఞే సుహిధస్వాహా త్వష్టాయునక్తుమగుధారోపాస్మిన్ యజ్ఞే సుహిధస్వాహా భగోయునక్వాదిరోన్వాస్మాస్మిన్ యజ్ఞే ప్రవిద్వాన్యోనక్తు సుహిధస్వాహా సోమోయునక్తుమగుధాపయాంసస్మిన్ యజ్ఞే సుహిధస్వాహా ఇంద్రోయునక్తుమగుధా వీర్యాన్యస్మిన్ యజ్ఞే సుహిధస్వాహా అశ్వినా బ్రహ్మణాయ తమర్వాంచోషక్కాయణ యజ్ఞం వర్ధనం బృహస్పతే బ్రహ్మణాయ యజ్ఞో అయం స్వాదిజం యజమానాయ స్వాహా ఊర్ధ్వస్య సమిధో భవంత్యోర్ధ్వా శుక్రాశోచే జుగత్తమాసు ప్రతీకస్సోర్స్తనోన పాదసోరో భూరి పాణి దేవో దేవేషు దేవపదోక్తిమధ్వాధులేన మధ్వా యజ్ఞం రక్షతి ప్రయాణోరాశంసో అగ్నిస్సుదేవస్య పితా విశ్వారః అచ్చాయమేదిశవదా అగ్నిసృజోధ్వరేషు ప్రయక్షుదయక్షుమానమగ్నేందాసు ప్రయక్షుమతవశ్చాదిష్టన్వసుధాతరశ్చారో దేవీరన్వస్య విశ్వే వ్రతరక్షంది విశ్వా పూర్వ్యజసాగ్నేర్ధామ్నాపత్యమానే ఆదుష్వయంతే ఉపాగే ఉషాదానక్తరణం యజ్ఞమావతామధ్వరన్న దైవాహోదారోర్ధమద్భరణోగ్నేర్జిక్వయాణేర్బహిరేణం సదంతామిడా సరస్వతీ మహీ భారతీర్ణ తన్నస్తులీమద్భూతం పురుషు దేవత్వష్టారాయస్పోషం విశ్వనా భీమస్య పరస్పదేవ సజానన దేవేభ్యో అగ్నిహవ్యం శమితాస్వాదయతు అగ్నే స్వాహాతమేర ఇంద్రాయజ్ఞం విశ్వే దేవాహరిరంజూషంత నవ ప్రాణాన్ నవభిః సంమీమీరే దీర్ఘాయుత్వాయ శతసారదాయ హరిత్రీణిరపదావిష్ఠిరాయ అగ్నిస్తూర్యశ్చంద్రమా భూమిరాపోద్యోరంతరిక్షం ప్రతిశోదిశ్చ ఆర్తవాయుధిస్తంభిధానాలేన మాతృవృతా పారయంతో త్రయఃపోషాద్యుగతిశ్రయంతామరక్తు పూషాభయసాఘృతేన అన్నశ్చ భూమా పురుషస్య భూమా భూమా పశూనాం దరిహశ్రయంతా ఇమమాదిత్యావసూ నాథముక్షదేవమగ్నే వర్ధయమాన ఇమమిందసం నిర్యేణాస్తిందృచ్చరామోషయిష్ట భూమిష్టాపాదు హరిణేన విశ్వభిరగ్నిమద్వయసోషా వీరుద్ధిష్టే అర్జునం సంవిధానం దక్షం దాతు సుమనస్య మానం త్రేధాజాతం జన్మేదం హిరణ్యమగ్నేరేకం ప్రియతమం మహోవతోమస్యేకం హింసిరస్య పరావరణ అపామేకం వేదతాం వేద ఆహుస్తత్తే హిరణ్యం ధృదస్వాయుషే రాయుషయమలగ్నే కశ్యపశ్చత్రాయుషం త్రేధామృతస్య చక్షరం త్రీణ్యాయోంశిలేకరం త్రయస్సు వర్ణాస్తృతాయాయన్నేకాక్షరమభిసంభూయ శక్రాః ప్రత్యోహం మృత్యుమమృతేన సాగమం తర్దధానాగమితాని విశ్వా దివస్త్వాపాదు హరిణం మధ్యాత్వాపార్త్వర్జునం భూమ్యాయ స్వయం పాదు ప్రాగాద్యేవ గురాయం ఇమాస్తి స్తోరేవ పురాస్తాస్త్వా రక్షంతు సర్వదా తాస్త్వం విభ్రద్వర్చస్యుత్వరోద్యుషలాంభ్రామ పురం దేవానా అమృతం హిరణ్యం జావేదే ప్రసమో దేవో అగ్రే తస్మై నమో దశ ప్రాజే తృణామ్యనో మన్యంతాం త్రిమృతావధే మే ఆత్వాషా బృహస్పతి అహజ్ఞాతస్యన్నామతేనత్వాజిత్రామేష్ణవేరాజోషేవచ్చేత్వా సంవత్సరస్ జయదేన సంభరు గృణ్మతి ఘతాదుర్లప్తం మధూనా సమక్రం భూమి దృంఘమచ్యోతం మానయిష్ణు బిల్లన్ సమజ్ఞానధరాంశ గణ్వదామాహమహాజే సౌభాగాయ పురస్తాజాతేదోగ్నేమాణం తమ్ భిడద్భేదశ్వం పురుషం సనేమ తథాగ్నే గణుహేదో విశ్వేభిర్దేవై సహజం నిదాన యో నోదేవో అశ్వరి యథాసో అశ్వరిష్పదాగ్నే గణుజాతమేద విశ్వేభిర్దేవై సహజం నిదాన అక్ష్యోజం నివృద్ధ జిగ్వామృతృతీ ఈశాచో అస్య నమో నిధానాగ్నేష్టం శ్రేణీ యదస్య హృతం విహృతం యత్మాత్మాగ్రయ్యమత్తిశాచై తదగ్నే విద్వాన్ వరాభరత్వం శరీరే మాంసమసుమేన యామ ఆమే సుపక్వే సబలే విపక్వే యో మా పిశాచో అశానే దదంభ తదాత్మనా ప్రజనా విరాజామియాదయంతావగదో క్షీరే మా మంథేజ తమో దదంభా దృష్టపచ్యే అశానే ధాన్యే తదాత్మనా ప్రజనా విశాచావ్యాయందామగదోయమస్తో పదాం మా పాదేమోదం భక్తవ్యాద్యాశజానం తదాత్మనా ప్రజయా విశాచావ్యాయందామగదోయమస్తో వివాహమానక్తం జమోదం భక్తవ్యాద్యాశజానం కవ్యాజమగ్నేరంజం మనోహరం జిజాతవేద కవిందో వాజీయేణ హంతు శిరద్శిరోష్ణు సనాలగ్నేరాక్షాంశిజ్ఞు సహో రాణోద క్రవ్యాలోమాక్షతైవ్యా సమాహారజాతవేదోయద్ధృతయ్యత్వరాభృతం గాత్రాణ్యస్య వర్ధన్నామంశరివాప్యాయతామయం సోమస్యేవ జాతవేదోమంశునాప్యాయతామయం అగ్నే విలక్షిణం మేఘ్యమలక్ష్మం రేణువేవ ఏదాస్తే అగ్నేమిదపిశాచదంభరీ తాస్తూఢస్తృహాణజాతవేద తాష్టాధీరగ్నేమిడ ప్రతిగృహ్ణాజ్జిరా జహాద్రోమయ్యోస్య మాంసం విహీయే ఆవతస్తావతస్త ఆవతా ఇహైవమానుగామాత్రేత్రే దృఢం యత్వా పురోషస్తోజన ఉన్మోచన ప్రమోదనే ఉన్మోచన ప్రమోదనే ఉభే వాచావదామితే మాతృతాక్షేషేతృతాక్ష ఉన్మోచన ప్రమోదనే ఉభే వాచావదామితే యే మాతాయత్రే పితాచావిర్భ్రాతర ప్రత్యక్షే వస్తుభేషజం జనష్టిం కృణోమి ఇహై పురుషసేనసా సహ దూతౌ యమశ్చనానురాధిజీవ పురాణీ అనుహూన పురే విద్వాన్ శృణోమిత్వా నిరయోజమహ్యక్షమంగేభ్యోరంగజ్వరం తమ అంగభేదోరంగజ్వరోజశ్చేదయ యక్ష్మశ్చేనదీమ ప్రాపత్తరస్తీవోధీపోధోస్వప్నోయశ్చేమి తౌదే ప్రాణస్య గోప్తారౌ దివానకృతా అయమగ్నిరోపదోర్జౌదే మృత్యోర్గం హీరా కృష్ణా చిత్తమాసస్పరి నమో యమాయ నమోస్తు మృత్యవే నమః పితృభ్యుతరేణయ్యోగ్నిష్టదాదరే ఐదు ప్రాణైదు మరైదు రక్షురగోవరం శరీరస్య సంవిధానం తద్వద్భ్యాం ప్రతి తిష్ఠతు ప్రాణేనాగ్నే చక్షుషా సంవృతే దేవం దమీయరథం వా సంవరేణ వేత్తామృతస్య మానుగాన్ మానుభో విగ్రహో భవత్ మానే ప్రాణముపరసం మోహపానోపిధారితే సూర్యస్వాధిపతిర్మృత్యోరుదాయచ్చతు రశ్మిభిః ఇయమంతర్వదనిష్పదాక్ష్మం నిరవోజం ధనం లోభేశ్చ తక్మనః అయం లోక ప్రియతమో దేవానామపరాజితః యస్మై త్వమిహ మృత్యవే నిష్టః పూర్ణయజ్ఞే స చత్తారవయావసిమా పురా జలసావృతాః యాన్యే చక్రురామే పాత్రేయాన్ చక్రుర్విశ్వధాన్యే పునః ప్రతిహరామిదాంకూరి అవ్యాం తే గత్యాయ్యాన్ చక్రుః పునః ప్రతిహరామిదాం చక్రులేకలభే వసూనామో భయాదరి గర్దభే గత్యాయ్యాన్ చక్రుః పునః ప్రతిహరామిదాం చక్రుర్వాగ్నవృతృష్టిరాక్రుస్సభాయాచక్రులాధిదేవాలి అక్షేరో గత్యాయ్యాన్ చక్రుః పునః ప్రతిహరామిదాం యాంగే చక్రుస్సేనాయాన్ చక్రునిష్ట్వాయుధే దుందుభో గత్యాయ్యాన్ చక్రుః పునః ప్రతిహరామిదాం యాంగే గత్యాం కూపేవదుష్మాచారే వాయిదగ్నుః సత్రాణ గత్యాయ్యాన్ చక్రుః పునః ప్రతిహరామిదాం చక్రపూరుషాస్థే అగ్నౌ సంకేతుకేజయా ప్రోగం నిర్దాహం ద్రవ్యాగం పునః ప్రతిహరామిదాపాధేనాథేత ప్రహిన్మహి అధీరోధీరేభ్యసంజ భారాదిత్యాకారేవాదంగులి చకార భద్రమస్మభ్యమభగోభ్య కృత్యాగతం బలగిరం మోహిరం శమధేయం ఇంద్రస్తంభన్ను మహతావధేనాగ్నిర్విద్యత్వస్తయా పంచమం కాండం సమాప్తం. ఓం అథ షట్టం కాండం దోషోగాయ బృహద్గాయ ద్యుమతే ఆధర్వస్తి దేవం సవితారం తమస్తుయో అంతస్సింధౌ సోన సత్యస్య యువానమంద్రోహాజం సుదేవం సహానో దేవస్సవితాసామిషమృతాని భూరి ఉమే సుష్ృతే సుగారే ఇంద్రాయ సోమాజస్వనోదాజ శ్రీణవద్ధవే ఆయం విశందేంద్రయోక్షిన్యమృధాక్షస్మే సునోత సోమపాంద్రే సోమమింద్రాయ మధ్యే యువాజే దేశాన సమోరక్షుతః పాచంద్రేంద్రాభూషణాదిష్టాందో మరుదాః శివాయేవాశ్వినాశుభస్తరీషాదోతరేష్ట బ్రహ్మణస్పతి పుత్రేర్భాతృమాణంసోమిత్రమాదో మరుదాక్షత్రువందీన మధురా వృంజ శ్రీశీపాలాశమాస్మేస్తు సంహృదే నమో దేవేభ్యో నమో రాజభేభ్యేష్యాస్తేభ్యో మృత్యో నమోస్తు నమస్తే అధివాచార్య పరమాచార్య జై నమ సుమత్యే మృత్యో జై నమో దుర్మత్యై నమ నమస్తేభ్యో నమస్తేభ్య నమస్తే మృత్యో మూలేభ్యో బ్రాహ్మణేభ్య ఇదం నమ అస్తి సంస్థితం హృదయాయం పరాధం సర్వేష్టాయ నిర్బలాధం బలాసి నక్షిణో మే ముష్కరం క్షిణజ్ఞస్య బంధనం మోరమర్వార్వాయి నిర్బలాసేన ప్రమదాం గ్రశ్యేషోయ అథో ఇదైవాయమాశ్యమీర ఉత్తమాస్తవృక్షాపస్తయ ఉపస్థిరస్తు సోస్మాకయ్యో అస్మాభిలాసతి సమంధుశ్చాదబంధుశ్చయో అస్మాభిలాసతి తేనాం సా వృక్షాణామివాహం భూయాసమత్తమ యథా సోమవోషధీనాముత్తమోహవిడాం కృత తదా సా వృక్షాణామివాహం భూయాసమత్తమ ఆవయోనావయోరసస్త ఉగ్రావయ ఆదేకరం భవద్మతి గృహో నామ ఆత్మాయమీనైర బ్రవర్ణశ్చా